ए पिला पिला लश्कर पिला लगोरी पिला लड़ाई पिला पढ़ाई पिला सक्षने पिला सकले पिला पिला पिला लालू दरवाजा काड़ी ना मुद्दुला रामबाये లాలూ దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి లాలు కోట లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయి లాలు లాలు కొట్టిరో లగ జనకరి పట్టిరు లగోజి గొమ్మరు లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయే లాలు కోట లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయే లాలు లాలు కొట్టిరో లగ జనకరి పట్టిరు లగోజి గొమ్మరు లోలాకు గుమ్మరు రాయే రాయే పిల్ల రాలుగాయి పిల్ల ముందరుందే బతుకు ముందుకెయ్యవే అడుగు చింత ఎందుకే పిల్ల చిందు వెయ్యవే పిల్ల అడుగు వెయ్యాలంటే కాళ్ళు వణుకుతుండే పెదవి విప్పాలంటే అదురుతుంది గుండె చెప్పలేని భయము చిన్నవాడ తొలిచి వేస్తూ ఉంది ఓ కుర్రవాడ దమ్ములుంటే చాలే పిల్ల రెండే రెండంట చావు బతుకంట ఇంకేం లేదంట జీవితం అంటే కలిసే బతుకైనా కలిసే చావైనా బదలను నీ చేయి ఏదేమైనా కలిసే బతుకంట కలిసే చావంట బదలను నీ చేయి ఏదేమైనా చార్మినార్ చౌరా జోడు కొండల కాడ మోటబాయి కాడ బండి భద్రం పిల్లో ఓ చిన్నదాన గుండె పదిలం పిల్లో ఓ కుర్రదాన ఒక్క నవ్వే చాలు గెలిచొస్తా లోకాలు గుండె నిండా నువ్వే ఉంటానంటే గుండె నిండా